మబ్బులు విడిబడి మనసులు ముడిబడి కన్నులు కలిసిన కార్తీకంలో కౌగిలి బిగిసిన ఏకాంతంలో చంద్రోదయం చంద్రోదయం. ఇద్దరి అలజడి ముద్దుల కలబడి నిద్దర లేచిన పొద్దులలో పొద్దులు మరచిన పొందులలో విడిబడి మనసులు ముడిబడి కన్నులు కలిసిన కార్తీకంలో కౌగిలి బిగిసిన ఏకాంతంలో చంద్రోదయం చంద్రోదయం. Mm-hmm.